జ్యోతిష్టోమం ప్రథమముపయంతస్మిన్నేవతేన లోకే ప్రతిష్టం జిగోష్టోమం ద్వితీయముపయంతందరిక్షగేవతేన ప్రతిష్టం చాయుష్టోమం తృతీయముపయంతమస్మిన్నేవతేన లోకే ప్రతిష్టం తీయం వావజ్యోతిరంతరిక్షం గౌరసావాయుర్యేతాన్ స్తోమానుపయం చేష్వేవతం లోకేన సత్య ప్రతిష్టం దాయం ద్వితేస్తుతా విరాజమభిసంవర్జంతె ర్గో వై లోకోజ్యోతిలోర్గ్విరాజోర్జమేవరుంధతేక్షుధాక్షోధుకాభవం యక్షుత్సం బాధాయ బహి సత్రిణోష్టోమాభిద ప్రసీతా ఉచ్చామధ్యేణ్యంతత్తదేవదక్మయ్యదేతేవజక్మేవ సమాలోహంతరిష్ఠే స్వస్తి సమష్టమదేషేణ ప్రతిష్టంతి భయో జ్యోతిదాయంతి భయరేవర్గే లోకే ప్రతిష్టంతోయంతి దోషణోపవరస్థాయిద్వాదశాహారసంపద్యంతే ద్వాదశో వై పురుషోద్వే సఖ్యో గౌ బాహు ఆత్మాదశత్వాయంగాహి స్తనో ద్వాదశో తత్పురుషమను పర్యావర్తంతే త్రయశ్శనః భవంతి తాన్యష్టాదశాహారసంపద్యంతే నవాణ్యాని నవాణ్యాని నవ వై పురుషే ప్రాణాస్తాణాను పర్యావర్తంతే చత్వారషణః భవంతి తాని చతుర్వింశతిరః సంవర్జ్యంతే చతుర్వింశతిరర్ధమాసంవత్సరస్తత్సంవత్సరమను పర్యావర్తంతే ప్రతిష్ఠిన సంవత్సర ఇది ఖలు బాహుర్వరిణీయ ప్రతిష్టాయాత్యేతావద్వే సంవత్సరస్య బ్రాహ్మణయ్యావన్మాసో మాసివాస్యేవ ప్రతిష్టం తోయంతి మేఢస్వాపజతేరవతులోహిరగ్రేవచ్చాగైర్షల్మలవృద్ధ్యాపర్ణా బ్రహ్మణా ప్రక్షో మేధేనన్యగ్రోధశ్చ పథేర్జాగాయత్రేయంగోభిస్తావంతే స్వావంతు ప్రియంతామరిహిష్టమాప్యానాన్నిధేనాన్ హవామహేవ సోమమా ూల్యాభ్యస్వాహ వికర్యాభ్యస్వా భట్యాభ్యస్వా కన్యాభ్యస్వా ప్రద్యాభ్యస్వా సోద్యాభ్యస్వా సరస్యాభ్యస్వా వైషంతేభ్యస్వా పల్వల్యాభ్యస్వా వర్షాభ్యస్వా వర్షాభ్యస్వా శ్రాదులేభ్యస్వా పుష్పాభ్యస్వా స్యంతమానాభ్యస్వా స్థావరాభ్యస్వాదేభ్యస్వాంధవేభ్యస్వా సముద్రయాభ్యస్వా సర్వాభ్యస్వా అభ్యస్వా వహందేభ్యస్వా పరివహందేభ్యస్వా సుమంతం వహందేభ్యస్వా దేగ్రహం వహందేభ్యస్వా సేభం వహందేభ్యస్వాహోగ్రం వహందేభ్యస్వా భీమం వహందేభ్యస్వాంభోభ్యస్వా నభోభ్యస్వా మహోభ్యస్వాస్మై స్వాహర్వందంతిభ్యమేది వరుణ పరమర్చ పరశ్వా అహం చంచవృత్రహంభోవధైభ్య అరాతేవాజివోర్ణో శూరమగంసై భద్రా ఇంద్రస్య రాతయ అభికరత్వేంద్రభోరసమన్నతే విమానగౌనజాగంసే సేనాభివృత్రంఘంతరంతం విషద్విభాతే నమో రాజ్యే నమో వరుణాయ నమోశ్వాయ నమః ప్రజాపతయే నమోధిపతయేధిపతిరస్తధిపతిం మా కుర్వధిపతిరహం ప్రజానాం భూయాసంబాధ్యేయ వైధే క్యుపాగతాయ స్వాహా లబ్ధాయ స్వాహా హుతాయ స్వాహా మయోభోర్వాతో అభివాతో స్వావోర్జస్వదేరోషధీరాదిశంతా ఏవస్వదేర్దేవధన్యా పిబంధసాయ పద్ధతే రుద్రమిడా రూపా విరూపాయేకరూపాయాసామగ్నిష్ట్యా నామాని వేద యాంగిరస్తాభ్యపర్జన్యమహి సర్వయచ్చేంద్రయా సాగం సోమో విశ్వారూపాని వేద తాస్మభ్యం వయసా భిన్నమానా ప్రజాపతిరింద్రగోష్ఠేణి ప్రజాపతిర్మహ్యమేతారో విశ్వే దేవే ప్రజభిర్సంవిధానః శివాస్తమాగస్తాయమ్ కష్టకాయతే పునః యజ్ఞస్థ్యమస్థేణజ్ఞస్థావమనం మహద సౌర్యేకాగేజరచంద్రమాజాయతే పునః అగ్నిమస్థేణజం భోగిరావమనం మహద పృచ్చామి పరమందం పృథివ్యా పృచ్చామి భువనస్థనాభి పృచ్చామి విష్ణోశ్వస్థలేన పృచ్చామి వాచః పరమం వ్యోమ వేదిమాహు పరమందం పృథివ్యా యజ్ఞమాహుర్భువనస్థనాభి సోమవాహుర్విష్ణు అశ్వస్థలేనో బ్రహ్మైవ వాచః పరమం వ్యోమ అంబే అంబాల్యంబికే నమాలయతి కశ్చన సరస్తశ్వకః సుభగేకాంబేన వాసిన సువర్గే లోకే సంక్రోర్న్వాథాం ఆహమజాని గర్భధమాత్మజాని గర్భధం తౌ సహ చతురః పదః సంప్రదారయామహే ృషావాగుంలేతోధారేతో సత్యోగ్రంథేమదంజమన్వజ స్త్రీణాంజీవ భోజనో యాదాం విలధావనః స్త్రీణామపేక్ష యాదాం కృష్ణేణ పరావధీత్ అంబే అంబాల్యంబికే నమాయసది కష్టన సదస్యశ్వకః ఊర్ధ్వామే నాముచ్చయతాద్వేణుభారంగిరావివ అథామధ్యమే సదాగం శీతే వాతే పునన్నివ అంబే అంబాల్యంబికే నమాగభతి కష్టన సదస్యశ్వకః నిర్ధరణేన పుష్టం పశుమన్యతే శూద్రాయ దర్యజారానపోషాయ ధనాయతి అంబే అంబాల్యంబికే నమాగభతి కష్టన సదస్యశ్వకః ఇయ్యకాశకుంధికాహరపతి ఆహరంగభేమతో నిర్గుని నిధానికా అంబే అంబాల్యంబికే నమాయభతి కష్టన సరస్యశ్వకః మాతాచలే పితాచలే గ్రం వృక్షస్య రోహదః ప్రసామేతిదే పితాగభే వృష్టిమదగం సేత్ అధిక్రావిణ్ణాకారిణం విష్ణోరశ్వస్య వాజినః స్వరముఖాగరత్మనాయోగుంషితారిషత్ ఆపోహిష్ఠామజోభువస్థానభూర్జేర్ధాతన మహేర్ణాయ చక్షతే యోశివతమోరదస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మారంగమాభూయస్య క్షరాజన్వథ ఆవో జనఖాజనః భోగవస్వరమధవస్తాంజందగాయత్రేణ ఛందసా రుద్రాస్వాంజందత్రేష్టుభేన ఛందసా దృత్యాస్వాంజందజాయతేన ఛందసాయద్వాతో అపోవగమలింద్రస్య మనమం ప్రియా ఏదగ్ఞస్తోతరేతేన పథా పునరః సమావర్తయాచినః యవ్యాయీ గవ్యాయేతద్దేవాన్నమత్తైరన్నమద్ధి ప్రజాపతే ఇంజంది బ్రద్ధమరుషంచరంతం పరితస్థులః రోజందే రోజనాధివి ఇంజంది శ్రకామ్యాహరి వివక్షసారథే సోనాధృష్టో నివాహత ఏదం కర్మన్న ఏదమే పేషో మర్యా పేషతే సమషద్భిరజాయథా ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ ప్రాణాయ స్వాహ స్రావభ్య స్వాహ సంతానేభ్య స్వాహ పరిసంతానేభ్య స్వాహ పర్వభ్య స్వాహ సంతానేభ్య స్వాహ శరీరేభ్య స్వాహ యజ్ఞాయ స్వాహ దక్షిణాభ్య స్వాహ స్వర్గాయ స్వాహ లోకాయ స్వాహ సర్వస్మై స్వాహ జిదాయ స్వాహ జిదాయ స్వాహ భిహితాయ స్వాహ నభిహితాయ స్వాహ యుక్తాయ స్వాహ యుక్తాయ స్వాహ సుయుక్తాయ స్వాహోద్యుక్తాయ స్వాహ విముక్తాయ స్వాహ ప్రముక్తాయ స్వాహ వంచదే స్వాహ పరివంచదే స్వాహ సంవంచదే స్వాహ నువంచదే స్వాహోద్వంచదే స్వాహ యతే స్వాహ ధావతే స్వాహ తిష్టతే స్వాహ సర్వస్మై స్వాహ ఓం గావో వా ఏతత్ సత్రమా సదా శృంగా స సతే శృంగారిణో జాయంతాయి కామేన దాధాన సంవత్సరం క్రియతే సముద్రం వాయతే ప్రప్లవంతే సంవత్సరము పయంతి యో వై సముద్రస్ పారం న పశ్యతి న వేతర ఉదే సంవత్సరో వై సముద్రస్తారైరాత్రం విద్వాగం సంవత్సరము పయంతినాగేవోదం గచ్చంతి వై పూర్వోదిరాక్రోధాముత్తరో మన పూర్వ వాగుత్తర ప్రాణ పూర్వ పారముత్తర ప్రదోషణం పూర్వయనముత్తరో జ్యోతిష్ఠో వైశ్వానోదిరాత్రభవతి జ్యోతిరేవ పురస్థాద్రేగమర్గస్థ ప్రాయణేజో భవతి చతుర్విగంశతిర్ధమాసా సంవత్సర ప్రయంత ఏవ సంవత్సరే ప్రయుష్ఠంతిరస్త్రేణిషదాని సంవత్సరస్య రాత్రుభే సంవత్సరస్య రూపే ఆవంతిగస్థిత్యాయ్యాముత్తరేణోభిశ్చరంషా షడ్వారితమ సంవత్సర దుష్మే సంవత్సరే ప్రతిష్టంతి గౌశ్చాయుష్ట మధ్యరస్తోమోభవత సంవత్సరస్యవన్విషణం మధ్యతోదశ ప్రజననాయుజ్యోజనభితోభవతి విమోచనమేవ ఛందాగస్వేవద్విమోగయ్యం తథో ఉభయతో జ్యోతిదైవేణ సువర్గం లోకయ్యంతి బ్రహ్మవాదినో వదంత్యాసురేకేణి దేవగానేన పథేది బ్రూజా ఛందాగం సవే దేవగాన పంథాగాయత్రేష్ట జగతేజ్యోతిర్మే గాయత్రే గౌ సృష్టుగాయ జగతే స్తోమాభవంతి దేవగానేనైవ తత్పథాయంతి సమానగం దేవలోకో వేదామదేవలోకా దేవనయంత్యన్యా అన్యాదుతో భవంతి మనుష్యలోకో వారుతో మనుష్యలోకా దేవాణ్యమన్యం దేవలోకమభ్యానోహంతాయంతిభివర్తో బ్రహ్మతామం భవని సువర్గస్య లోకస్యాభివృత్యాభిజిద్భవని సువర్గస్య లోకస్యాభిజిత్తేవని విశ్వసజిత్తే వాసివాసిపృష్టాన్యుపయంతి వాసివాస్య నిగ్రాహ్యాగృహ్యంతే వాసివాస్యేవ వీర్యందరి మాసాం ప్రతిష్ఠిత్యాన్ మాసాం పృష్టాన్యుపయంతి తస్మానుపరిష్టాధోషధయ ఫలం గృహ్ణంతి గావో వాగేతత్సత్రమాదాశంకా సదే శృంగాని నిదాసంతే తాసాంగసమాసాని షణ్ణా ఆసన్నశృంగాన్నిజాయంతతాః బ్రువన్నరాస్మాత్తిష్ఠామావతంగామమరుత్స్వహికేన కామేనన్యషదావే నిదాసామత్వాః బ్రువన్నర్థా వాజావతే వాసామహాదేవేమోద్వాదశో మాసో సంవత్సరగం సంపాద్యోత్తిష్ఠామే నిదాసాన్ ద్వాదశే మాదిలింగాని ప్రావర్తంత శ్రద్ధగా వా శ్రద్ధగా వాతాగిమాయాస్తు పరా ఉభయ్యో వాతాగాశ్చంగాన్యదంపదిగాశ్చర్భవారంభర్ధ్వాదిషాసో వేద పదేన ఖలు వాగేతేయంతి విందతి ఖలు వేయంతత్వాదేతమగనంతస్మాదేతద్గోసని ప్రథమే మాసి పృష్టాన్యుపయంతి మధ్యమముపయంతి స్తమ ఉపయంతి రాహుల్యాం వైత్రులేకస్కాంధముపసేదంతి నక్రం వేధాపరాభ్యాం దోహాభ్యాం దుహేతకుతః సాధోక్షదేయాం ద్వాదశకృత్వముపసేదంతి సంవత్సరకం సంపాద్యోత్తమే మాసి పృష్టాన్యుపేయస్తద్దిలమానాయజ్ఞం పశూనవరుంధరే సముద్రం వాగేతేన భారమపారం ప్రప్లవంతే ఏ సంవత్సరముపయంతి ప్రవహన్మర్యస్తాదత్సర్గం బృహద్రసంతరాభ్యామిత్వాన్ని సర్వాన్ కామానవరుంధతే సమాన్యో భవంతి మనుష్యలోకో వాచో మనుష్యలోకా దేవనగన్యన్యదన్యత్సానుభవతిలోకో వీసామదేవలోకా దేవాన్యమన్యం మనుష్యలోకం ప్రత్యవరోహంతో జగతిమగ్రముపయంతి జగతిం వేచందానం ప్రత్యవరోహం చాగ్రహణృహపృష్ఠాలిత్రయత్రికం శంగస్తో భాస్తస్మాజ్జాయాగం సంకలీయాన్ ప్రత్యవరోహతి వైశ్వకర్మణో లిఖ్యతే విశ్వా నేమతేన కర్మాణేజమానా అవరుంధర ఆదిత్యో గృహ్యత ఇయం వాస్యామేవ ప్రజలిప్తం కన్యాన్యో గృహ్యేదే విధర ప్రజాత్యా అవాంతరం వైదశరాత్రేణ ప్రజాపలి ప్రజాశ్రుతయుద్ధశరాత్రోపవలి ప్రజారేమద్గజమానా సృజంతరేతాగం అవాదంగశ్రోర్బాయన సత్తస్యర్థిమపాదశరాత్రో యజ్ఞశరాత్రోపవలి శాంతి ేషామింద్రం వృంతే సోఖల్వాహుస్తవనముఖే సవనముఖే కార్యేది సవనముఖాత్ సవనముఖా దేవేషామింద్రం వృంతే సంవేషాయోపవేషాయ కాగత్రిగా తృష్ణుభో జగత్యాష్ణుభ పంక్త్యా ఛందాగం శివే సంవేష ఉపవేషందోభిరేవేషాచ్ఛందాగం శివృంతేరీనగం సత్యం విహవ్యగం సస్యమగస్తం సస్యమేతావద్వాహస్తిదావదేతద్యావదేవాం వృంతే యది ప్రాతస్తమనే కనశో దీర్ఘేదవేష్టవేరుపవిష్టవదే దుక్తువేరణయద్వేయజ్ఞాతిరిక్షదే విష్టం తచ్చిపవిష్టమభ్యతిరిక్తదేవా అతిరిక్తంద్రధాత్యథోరిక్తేనైవాతిరిక్తమాప్వరుంధతే ఇది మధ్యందినే దీర్ఘేజమషత్కారమిదామకుర్యోషత్కారో సామకుర్యో వైయజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టామే వేనద్గమయంతి తృతీయతమనగేతదేవా షడహేర్మాధాన్ సంపాద్యాహృత్సృజంతిషడహైర్మాధాన్ సంపశ్యంత్యర్థమాసేర్మాధాన్ సంపాద్యాహృత్సృజంత్యర్థమాసేర్మాధాన్ సంపశ్యంత్యమావాస్యమావాసాన్ సంపాద్యాహృత్సృజంత్యమావాస్యమాసాన్ సంపశ్యంతి పౌర్ణమాస్యామాసాన్ సంపాద్యాహృత్సృజంతి పౌర్ణమాస్యామాసాన్ సంపశ్యంతి గౌరీ పౌర్ణ పౌర్ణమాస్యామాసాద్యాహృత్రి సంవత్సరాణందేవ్రాణంతేవంసంపౌర్ణమాస్యామాసాద్యాహృత్రిసంవత్సరాణందనందనం సంపాద్యాహృత్సృజంతి దేవానామేవ తద్యజ్ఞేన యజ్ఞం ప్రత్యవరోహంతి వివాదేతద్యజ్ఞం ఛిందంతి యక్షరకం సంతమతాహృత్సృజంతి ప్రజాపత్యం పశుమానభంతే ప్రజాపతిః సర్వా దేవతా దేవతాభిరేవ యజ్ఞకం సంతన్వంతి దేహం సృజంతి కవీరం ఖలు ేత్సవనయ్యత్సాయ్యత్సాయ్యం భవతి తేనైవ సవనాయంతి సమబహోరభక్షయంతేతత్సవేషాచేతరి యథాయతనం వాళేతే సవనం సవన భాజో దేవతా గచ్చంతి దేహృత్రిజంతి ను సవనం పురోడాశాన్యర్గమంది యథాయతనా దేవసవన భాజో దేవతా అవరుంధదేష్టాగపాలాన్ ప్రాదశవనేకాదశగపాలాన్ బాధ్యంజనే సవనే ద్వాదశగపాలా స్తుతీయసమనే ఛందాగస్తేవ స్వావరుంధదేవైశ్వరేవం చలంతతీయసమనే నృత్రవంది వైశ్వదేవం వేతీయసమనంతేనైవ తృతీయసమనాన్నయంతి. ఉత్సృజ్యాహుమాస్యాంచోత్సృజ్యమిహురేతేజ్ఞం వహ నగిలేత్యాహుర్యే అవాంతరయజ్ఞం భేదాష్టకాతస్యాముత్సృజ్యమిహురేష వీమాసో విశరయతి నాదిష్టముత్సృజేయ్యాదుపరిజాత్మే మధ్యేషు రహస్య సంపాద్యయత్సప్తమ హస్తస్మిన్నుత్సృజేయస్తదగ్నియే వసుమదే పురోడాశమష్టాకపారణ్యర్వేయురేంద్రం దధీంద్రాయ మరుత్పదే పురోడాశమేకాదశకపాలం వైష్దేవం ద్వాదశకపాలమగ్నేర్వే వసుమద ప్రాణస్తవనయ్యరగ్నియే వసుమదే పురోడాశమష్టాకపాలం నిర్వపంచ దేవతామే మదద్భాగినీ కుర్వంతి సమనమష్టాభిరుపయంతి గదేంద్రం దధి భవతీంద్రమే మదద్భాగధే యాన్నచ్చావయంతీంద్రస్ వే మరుత్పదో మాద్యంతి నగం సమనయ్యలింద్రాయ మరుత్పదే పురోడాశమేకాదశకపాలం నిర్వపంచి దేవతామే మదద్భాగినీ కుర్వంతి సమనమేకాదశభిరుపయంతి విశ్వేషాం వై దేవానాం ప్రభుమతాం తృతీయసమనయ్యద్వైష్దేవం ద్వాదశకపాలం నిర్వపంచి దేవతాభాగినే కుర్వంతి సమనం ద్వాదశభిరుపయంతి ప్రజాపత్యం వసుమానభందే యజ్ఞావే ప్రజాపతిర్యజ్ఞస్యానుసర్గాయాభివర్తయిదశన్మాసో బ్రహ్మధామం భవతి బ్రహ్మమాభివర్తో బ్రహ్మ నైవ తత్సువర్గం లోకమభివర్తయంతోయంతి ప్రతికూలమివహీతస్సువర్గో లోకైంద్రకృన్నాభరవినాపత్రేభ్యోయథా శిక్షానో అస్మిన్ పురుహోదయామనిజీవాజ్యోతిషేమహే చముద ఆయతాగుషన్మాసో బ్రహ్మదామం భవత్యం వై లోకోజ్యోతి ప్రజాజ్యోతిరిమేమదం లోకం పశ్యంతోభివదంతాయంతి దేవానాం వా అంతం జగ్ముషామింద్రియం వీర్యమపాక్రామత్తత్క్రోశేణావారుంధర తత్క్రోశస్య క్రోశత్వం యత్క్రోశేణాత్వారస్యాంతే స్తువంతి యజ్ఞస్తైవాంతం గత్వేంద్రియం వీర్యమవరుంధరే సత్రస్యర్జాహమనీయస్యాంతే స్తువంత్యజ్ఞమేవోపద్రష్టారం కృత్వర్ధ్యముపయంతి ప్రజాపతే హృదయేణేంద్రస్తువంతి ప్రేమాణమేవాస్య గచ్చంతి శ్లోకే పురస్తాశ్లోకేన పశ్చాద్దిగ్ఞస్తైవాంతం గత్వా శ్లోకభాజో భవంతి నవభిరద్భర్గరుద్గాయే ప్రాణా ప్రాణానేవ యజమానేషు దధాది సర్వాయింద్రియో భవంతి ప్రాణేంద్రియేంద్ర సత్యప్రతిహృదాభిరుద్గాయుస్తాత్ పురుషః సర్వాణ్యన్యాని శేష్ట్రాంగాని ప్రత్యయధిరేవ నవంచరసంగుణసంతరం భవతీంద్రియమేవాబంధలే ప్రైవతేన జాయంతరేణ విపుంశం భద్రం ద్విపదా సుప్రతిష్ఠిత్తే పత్రయోపకారంజమిషనత్వాయ ప్రజాత్యై ప్రజాపతి ప్రజా అసజరసో కామయతాసా భగౌరాజ్యం పరియామి ఆసాగౌరాజనేనైవ రాజ్యం పరిహేత్తద్రాజనస్య రాజనత్వం యత్రాజనం భవతి ప్రజానామేవ తద్యజమానా రాజ్యం పరియంతి పంచ విపుంశం భవతి ప్రజాపతే రాత్రి పంచ ప్రతిష్టంతస్తువంతిదేవలోకమేవాధిజయంతి మంచ్యాధీనామశ్చలోకమేవాధిజయంతి సజం పద్యంతే తదా అక్షరా విరాజన్నం విరాజ్ విరాజైవాన్నాద్యమవరుంధదే పంచధామి నిషత్యస్తువంతి పంచవిశో విక్షేమ ప్రతిష్టంతే కైకజాస్తుదయాధమానంతి దిగ్భయేవాన్నాద్యకం సంభరంతి లాభిరుద్గాతోద్గాయతి దిగ్భయేవాన్నాద్యకం సంభృత్యతే ఆత్మంతసతే తస్మాదే ప్రాణస్సర్వాణ్యంగాణ్యవత్యసోగథాసుపర్ణముత్పదిష్యంఛిలముత్తమం కురుతమేవమేవద్యజమానా ప్రజానాముత్తమాభవన్యాసంతి ఉద్గాతారో హరి సామ్రాజ్యమేవ గచ్చంతి ప్రేక్షగం హోతానాగస్తేవ పృష్ఠగం రోహంతి గోర్చావద్ధర్గర్భ్రస్తేవ విష్టవం గచ్చంతే తావంతో వేదేవ లోకాస్తేష్వేవ గచ్చా పూర్వం ప్రతిష్ఠంతి సో ఆక్రమణమేవ తత్సేరంగిలమానా కురుతలేషు వర్గస్థ లోకస్థ సమష్టే. అర్చేన వే సహస్రశ ప్రజాపతి ప్రజా అసృజతాభ్యైలాంగ్లోమవానందర్చ్యం భవతి ప్రజాయమానాస్ఫుజన్ తైలాంగం భవతి ప్రజాభ్యదేవ దృష్టాభ్యైలాంగ్లోమవరుంధతే తస్మాద్యాగం సమాగం సత్రగం సమర్థం శోధకాస్తాగం సమాం ప్రజాయ్యాదామోర్ధమాదే యాగం సమాభ్యర్థమక్షోధకాస్తాగం సమాం ప్రజాయ్యాదా ోర్జమాదం కుర్వదే కథాబంధాన్ముచానాముక్రోదం కుర్వద ఏమేవ్యజమానాదేవ బంధాన్ముచానాముక్రోదం కుర్వద ఇషమోర్జమాత్మందానాయేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టంత్యాజింధాంతలభిజిత్యాభిజిత్యేంద్రేణ్ సమాఘ్రంది పరమావాగేషాభోమరమామేవరుంధే భూమిదంధుమాఘ్ర ృష్టాదావరుంధతే సర్వాచోపదంతిర్వాజామవరుధ్యాక్రోశిప్రాణ్యశంసతి ఆక్రోశతి పునాన్ సగ ప్రసగంసతి భూజేష్ేవాన్నాద్యంతృషం దేవృతం భూర్వైర్మాసైరవరుంధరేర్భూతేక్షతాగం ంతర్వేది మిథునౌ సంభవతస్తేనైవ మిథునాన్ నయంతి శర్మావభిందంతి పాపానమేవేషామభిందంతి పాపనాచ్చేర్మాతమ్యాచ్చేరిత్యాహ సంభృత్యవేషాం పాపానమభిందంతి కుంభానసిద్ధాయాశ్చోమార్జానీయం పరిణత్యంతి పదో నిఘ్నతేరిదం వసుంగాయంచోపసవై దేవానాం పరమహన్నాద్యం పరమమేవాన్నాద్యమరుంధరే పదో నిఘ్నంతి మహీయామేవేషు దశని పృథివే స్వాహాంతరిక్షాయ స్వాహా దివే స్వాహా సంప్లోష్యతే స్వాహా సంప్రవమానాయ స్వాహా సంప్లుదాయ స్వాహా మేఘాయిష్యతే స్వాహా మేఘాయతే స్వాహా మేఘితాయ స్వాహా మేఘాయ స్వాహా నిహారాయ స్వాహా నిహాకారే స్వాహా ప్రాసనాయ స్వాహా ప్రజలాకారే స్వాహా విద్యోజిష్యతే స్వాహా విద్యోతమానాయ స్వాహా సంవిద్యోతమాన స్వాహాస్తనయ్యేస్వాహాభిష్యతే స్వాహాభిమరిషతే స్వాహాశీకాయ్యేస్వాహాశీకాయతే స్వాహాశీకితాయ స్వాహాప్రోషిష్యతే స్వాహాప్రుష్ణతే స్వాహాపతే స్వాహోగ్రపాదపతే స్వాహర్భ్యస్వాహాయుర్భ్యస్వాహాసర్వస్మై స్వాహా స్వాహాస్మై స్వాహా కష్టాయనక్షత్రాయనక్షత్రయజ్ఞస్యర్థేవక్యకంసన్నత్యాముష్మైకామాయాయతేత్వా ప్రాణాయత్వా భానాయత్వా వ్యష్టేత్వా రియేత్వా రాధయేత్వా ఘోషాయత్వా పోషాయత్వానా ఘోషాయత్వా ప్రచ్యుత్యేత్వా శ్రోత్రమధిష్టాత్రం మైధే హ్యాయురస్యాయుర్మైధేహి యజ్ఞబీజం పష్టావర్జన్యః పక్తా సస్యగుంసు పిప్పలా ఓషధయస్తు జగరేజగుంసోపసనాగ్నిస్వాధ్యక్షమంతరిక్షగుంసోపస్థానాద్యౌ శివమసౌతపలేషామోర్ణమహోరాత్రే పంచదశినాగ్రమాసాస్త్రిగుంశనామాసాక్తార్ధవః శాంతః సంవత్సరః ఆగ్నేయోష్టాగపాల సౌమ్యశ్చరస్వామిత్రోష్టాగపాల పౌష్ణశ్చరో రౌద్రశ్చరుగే వైశ్వానరాగద్వాదశకపాలో మృగాఖరేగినాగచ్చేదగ్నయోముజయత్తాగపాల సౌర్యం పయోమాగవ్య ఆజ్య భాగ అగ్నయేగం హోముజేష్టాగపాల ఇంద్రాజాగం హోముజేకాదశకపాల మిత్రావరుణాభ్యామా గోముగ్భ్యాం ప్రయస్యామాజోసామిత్రా గోముగ్భ్యాం చతురశ్వభ్యామా గోముగ్భ్యాం ధానాభర్భగే నోముగ్భ్యః సప్తకపాలో విశ్వేభ్యో దేవేభ్యగే నోముగ్భ్యో ద్వాదశకపాలో నమత్తే చతురగ్నగే వైశ్వానరాయ ద్వాదశకపాలో అభ్యామా పృథివేభ్యామకం హోము అగ్నే సమనమత్ పృథివే సమనమద్యసాగ్ఞ పృథివ్యా సమనమదేవం మహ్యం భద్రా సన్నతయ సన్నమంతు వాయవే సమనమదంతరిక్షాయ సమనమద్యసా వాయులంతరిక్షేణ సూర్యాయ సమనమద్దివే సమనమద్యసా సూర్యో దివాచంద్రమదే సమనమన్నక్షత్రేభ్య సమనమద్యసా చంద్రమా నక్షత్రే వరుణాయ సమనమదభ్య సమనమద్యసా వరుణోద్భ్యస్తామ్నే సమనమదిరే మధ్యసామర్థ్యా బ్రహ్మణే సమనమక్షత్రాయ సమనమద్యథా బ్రహ్మక్షత్రేణ రాజ్ఞే సమనమద్విషే సమనమద్యథా రాజా విశారసాయ సమనమదశ్వేభ్య సమనమద్యథా రథోశ్వై ప్రజాపతయే సమనమద్భూతేభ్య సమనమద్యథా ప్రజాపతిర్భూతే సమనమదేవం మహ్యం భద్రా సన్నతయ సన్నమంతో ఏతే పంథానస్సమిదః పూర్వ్యాసోరేణ భోమితథా అంతరిక్షే ఏభిర్నో అద్యపతిభిః స్తుకేభిః రక్షా చ నో అభిజులేవ బ్రూహి నమోగ్నయే పతిభిక్షే లోకస్పృతే లోకమస్మై యజమానాగదేహి నమో వాయవేంతరిక్షక్షితే లోకస్పృతే లోకమస్మై యజమానాయదేహి నమః సూర్యాగదిభిక్షితే లోకస్పృతే లోకమస్మై యజమానాగదేహి యో వా అశ్వస్య మేభ్యస్త శిరో వేదశీర్షణ్వాన్ మేభ్యో భవత్యుషా వా అశ్వస్య మేభ్యస్త శిరస్సోర్యశ్చక్షుర్వాదః ప్రాణశ్చంద్రమా శ్రోత్రం దిశః పాదా అవాంతర దిశాః పరిశవో రాత్రేణి మేషోర్ధమాసాః పర్వాణి మాసాః సంధానాయ సంవత్సర ఆత్మానస్మయక్లేశ నక్షత్రాణి రూపన్నారకా అస్థాని నభో వాంసాన్యోషయో లోమాని వనస్పతయో బాలా అగ్నిర్ముఖం వైశ్వానరో వ్యాత్తకం సముద్ర ఉదరమంతరిక్షం వాయుర్ద్యా వా పృథివీ ఆండౌ వ్యావాసే పస్వో మోరే తో యజ్ఞం జభ్యతే తద్విద్యోదతే యద్విధో నృతే హరితద్వర్షతి వాగే వాస్య వాగహర్వాశ్వస్య జాయమానస్య మహిమా పురస్తాజ్జాయతే రాత్రిలేనం మహిమా పశ్చాదనుజాయత హేతో వై మహిమా నామస్వమభితస్తం బభూవసుర్హయో దేవానవహర్వాధురాజీయం ధర్వానశ్వో మనుష్యాన్ సముద్రో వా అశ్వస్య యోనిః సముద్రో బంధుః సప్తమకాండః సమాప్తః కృష్ణయజుర్వేదే సంహిత సంపూర్ణం.